బ్రహ్మచారి యతి వీరిరువురు సిద్ధాన్న స్వాములు. వీరికి పెట్టక తినువాడు చాంద్రాయణ వ్రతమాచరింపవలెను. వైశ్వదేవము నిర్వర్తించిన పిమ్మట గోపూజ చెయ్యవలయును. నారద, దాని విధానము తెలుపుచున్నాను, వినుము. గోమాత, వైష్ణవీమాత, విష్ణుపద నివాసిని, సురభి, నీకు గ్రాసమునిచ్చుచున్నాను, తినుము. తల్లి, గోభ్యశ్చ నమః అనుచు గోమాతను పూజించి గోగ్రాసమీయవలెను. గోగ్రాసము వలన గోమాత సురభి ప్రసన్నురాలగును. తరువాత ఆవును పితుకునంతవరకు అతిథికి ఎదురుచూడవలెను. ఏ ఇంటి నుండి అతిథి భగ్నాసుడై వెడలిపోవునో అతడా యజమాని పుణ్యము గ్రహించి తన పాపముని యజమానికిచ్చివేయును. తల్లి, తండ్రి, గురువు, సోదరులు, దాసులు, ఆశ్రితులు, అతిథి, అభ్యాగతుడు, అగ్ని, వీరందరినీ యజమాని తప్పక పూజింపవలయును. ఇట్లు తెలిసియునెవడు మోహభ్రాంతిచే స్వార్థబుద్ధితో గృహస్థాశ్రమమును చక్కగా నిర్వర్తించడో వానికి లోకమునగాని పరలోకముగాని ధర్మము తోడుగా ఉండదు. ధనవంతుడగు ద్విజుడు సోమయాగమున నెట్టి ఫలితమునందునో, బీదవాడును పంచమహాయజ్ఞములాచరించి అట్టి ఫలితమును పొందగలడు. మునిపుంగవ, ఇప్పుడు ప్రాణాగ్నిహోత్రమును తెలుపుచున్నాను, చక్కగా వినుము. దానిని ఆచరించినవాడు జన్మ మరణములు ముదిమి మున్నగు వాటి నుండి విడువబడును. దాని నెరిగినప్పటికీ నరులు పాప విముక్తులగుదురు. విధి ప్రకారము భుజించువాడు రుణత్రయము నుండి విముక్తుడగును. అట్టి విప్రుడు 21 తరముల వారిని నరకము నుండి ఉద్ధరింపగలడు. అతనికి సర్వయజ్ఞ ఫలప్రాప్తియు సర్వలోక ప్రాప్తియు కలుగును. ఈ హృదయ కమలము క్రింది ఎరణి, మనస్సుపై ఎరణి, వాయువు త్రాడుగా చేసి అగ్నిని మధించవలయును. కన్నుల ధ్వర్యుడు చూపుడు నడిమి బొటనవ్రేళ్లుతో ప్రాణాహుతులు వేసి కొనవలయును. నడిమి ఉంగరపు బొటనవ్రేళ్లతో అపానాహుతి, ఉంగరపు చిటికిన బొటనవ్రేళ్లతో వ్యానాహుతి, చూపుడు చిటికిన బొటనవ్రేళ్లతోనూ దానాహుతి, అన్ని వ్రేళ్లతో సమానాహుతి వేసి కొనవలయును. ప్రణవము మొదట నుంచి స్వాహాంతముగా ప్రాణాయ స్వాహ అను రీతిగానన్ని ఆహుతులు వేసి కొనవలయును. ముఖమందాహవనీయము, హృదయమున గార్హపత్యము, నాభియందు దక్షిణాగ్ని, క్రింద సభ్యాగ్ని, ఆవసధ్యాగ్ని ఉన్నట్లు భావించవలయును. వాక్కు హోత ప్రాణము, ఉద్గాత కన్ను అధ్వర్యుడు, మనస్సు బ్రహ్మచెవి, అగ్నిధ్రుడు అహంకారము, యజ్ఞపశువు ప్రణవము, క్షీరము బుద్ధి ఇల్లాలు, గృహస్థుడామెకు వసుడైయుండును. హృదయము వేదిక రోమములు, దర్భలు రెండు చేతులు, శ్రుత్స్రువములు ఓం ప్రాణాయ స్వాహ అను మంత్రము బంగారు వర్ణము. దీని ఋషిక్షుధాగ్ని దేవత సూర్యుడు, చందము గాయత్రి ఓం ప్రాణాయ స్వాహ అనిన పిమ్మట ఇదమాది దేవాయ నమః అని పలుకవలయును. అపాన మంత్రమునకు ఆవుపాల రంగు శ్రద్ధాగ్ని ఋషి సోముడు, దేవత ఉష్ణిక్కు చందము ఓం అపానాయ స్వాహ అని ఇదం సోమాయ నమః అని పలుకవలయును. వ్యాన మంత్రమునకు పద్మము రంగు హూతాసనాగ్ని ఋషి అగ్నిదేవత అనుష్ఠుపు చందము ఓం అపానాయ స్వాహ అని తరువాత ఇదమగ్నయే నమః అని పలుకవలయును. ఉదాన మంత్రమునకు ఆరుద్ర పురుగు రంగు అగ్ని ఋషి వాయువు దేవత బృహతీ చందము ఉదానాయ స్వాహ అని పూర్వమువలే చేసి ఇదం వాయవే నమః అని పలుకవలయును. నారద, సమాన వాయు మంత్రమునకు మెరుపు రంగు అగ్ని ఋషి వర్జన్యుడు దేవత పంక్తి ఛందము ఓం సమానాయ స్వాహ అని వెనుకటి వలెనే చేసి ఇదం పర్జన్యాయ నమః అని పలుకవలయును. ఓం పరమాత్మనే స్వాహ అని ఇదం పరమాత్మనే నమః అని పలుకవలయును. ఇదంతయు ప్రాణాగ్నిహోత్రమనబడును. ఈ ప్రాణాగ్నిహోత్ర విద్య సంక్షేపముగా తెలుపబడినది. పురశ్చరణ విధానము. సాధకుడు భోజనము చేసిన పిమ్మట అమృతాపిధానమసి అను మంత్రము చదివి నీరు త్రాగవలయును. పాత్రలో తినగా మిగిలిన అన్నము ఉచ్ఛిష్టము కోరువారికీయవలయును. నా కులములో అన్నము కోరునట్టి దాసదాసీజనులునే ఇచ్చిన ఉచ్ఛిష్టముతో తృప్తి చెందురుగాక. రౌరవ నరకమందు పడి దిక్కులేని వారికి జలము తృప్తి కలిగించుగాక అని నీరు వదలవలయును. పవిత్ర గ్రంథి విడదీసి మండలమందు పడవేయవలయును. ఉచ్ఛిష్టమును పాత్రయందే ఉంచిన పంక్తి దోషము పట్టును. ఉచ్ఛిష్టమును కుక్కలుగాని శూద్రుడుగాని తాకినచో ద్విజుడు ఒక్క రాత్రి ఉపవాసము చేసి పంచగవ్యముతో శుద్ధి చేసి కొనవలయును. ఉచ్ఛిష్టము కాని దానిని తాకినచో స్నానమాత్రమున శుద్ధియగును. ప్రాణాగ్నిహోత్రములలో ఒక్క ఆహుతి వలననే కోటి యజ్ఞఫలము ప్రాప్తించును. 5 ప్రాణాహుతుల వలన 5 కోట్ల ఫలము గలుగును. ప్రాణాగ్నిహోత్రము చేయువాని కన్నదానము చేసినచో దాతకే ఫలము గలుగును. తినువానికి కూడా అదే ఫలితము కలుగును. వారిద్దరును స్వర్గమునలంకరింతురు. చేత పవిత్రము ధరించి విధి ప్రకారము భుజించు బ్రాహ్మణునకు ప్రతిక బలమును పంచగవ్యము వలె శుభఫలమునిచ్చును. పూజాకాలమునందు 3 వేళ్ల జపము తర్పణము బ్రాహ్మణుల కన్నదానము హోమమును చేయుట పంచాంగ పురశ్చరణమనబడును. పురశ్చరణ సమయమున నేలపై పరుండవలయును. ధర్మము చేయవలెను. ఇంద్రియములను క్రోధమును జయింపవలయును. మితముగా హితముగా తినవలెను. వినయ శాంత స్వభావములు కలిగియుండవలెను. నిత్యము 3 వేళ్ల స్నానము చేయవలెను. మంచి మాటలు పలుకవలయును. స్త్రీ శూద్రపతిత వ్రాత్య నాస్తికోచ్ఛిష్టుల చండాలురతోడను మాట్లాడరాదు. జపహోమార్చనలు చేయునప్పుడు ఎవరికినీ నమస్కరింపరాదు, మాట్లాడరాదు. శృంగార సల్లాపములు మర్మభాషణములు పనికిరావు. ఈ చెప్పిన పద్ధతులు అన్నిటినీ పురశ్చరణ సమయమున విధిగా మనోవాక్కాయ కర్మలతో వదలవలయును. గృహస్థుడు రాజు నిర్వురును బ్రహ్మచర్యము పాటింపవలయును. రాజులు ఋతుస్నాతయైన భార్యతో కలియవచ్చును. సంస్కారవతి అయిన భార్యతో ఋతుకాలము నెరిగి ప్రయత్నించి రాత్రియందే ఆమెతో సుఖింపవలయును. ఇట్లు చేసినచో బ్రహ్మచర్యము చెడదు. ఋణత్రయము తీర్చుకొనక పుత్ర సంతానము కనక యజ్ఞములాచరింపక మోక్షము కోరువాడు అధోగతి పాలగును. అట్టివాని జన్మము వ్యర్థము. ప్రతి వ్యక్తియు ఋణత్రయము నుండి విముక్తుడు కావలయును. బ్రహ్మచర్యము వలన ఋషి ఋణము నుండియు, తర్పణము వలన పితృణము నుండియు, యజ్ఞము వలన దేవఋణము నుండియు విముక్తుడు కావలయును. ప్రతి వ్యక్తియు తన ఆశ్రమ ధర్మమును పాటించవలయును. పండితుడు పాలు పండ్లు కూరగాయలు హవిష్యాన్నము భిక్షాన్నము తినుచు కృచ్ఛ్ర చాంద్రాయణములాచరింపవలయును. పురశ్చరణ సమయాన ఉండవలసిన పద్ధతి ఇది. ఉప్పు కారము గుంజనము కంచుపాత్రలో భోజనము తాంబూలము 2 మార్లు తినుట చెడు సహవాసము ప్రమత్తత శృతి స్మృతుల విరోధించుట రాత్రి జపించుట వదలవలయును. జూదము స్త్రీ అపవాదములందు కాలము వ్యర్థముగా గడుపరాదు. స్తోత్ర పాఠములు వేద శాస్త్రములు ఆగమములు మొదలగునవి చదువుచు దేవపూజలు జరుపవలయును. భూశయనము బ్రహ్మచర్యము మౌనవ్రతము నిత్యము 3 వేళల స్నానము శూద్రకర్మలు చేయింపకుండుట నిత్య పూజ, నిత్య దానము, ఆత్మానందము, దేవతాస్తుతి, దివ్య హరినామ సంకీర్తనము, నైమిత్తికార్చనము, తల్లిదండ్రి, గురుదేవతలందు దృఢ భక్తి విశ్వాసములు అను 12 ధర్మములు పురశ్చరణ జరుపు జపనిష్ఠునకు మిక్కిలి అవసరము.